హింస 46. హింస హేతువాదాలను నేను ఒక క్షణం ప్రక్కకు పెట్టి వేరుగా ఉన్న ఒకే ఒక రాయిపైకి చక్కటి కొండగాలు వేస్తుండగా నేను వెళితే అప్రయత్నంగా నేను మౌనంలోకి వెళ్ళిపోతాను. ప్రేమ సౌహార్ద్యం నియమాలు తెలియని సంఘంలో ఏకాంతం నన్ను సజీవంగా ఉంచుతుంది. హింస హింస హింస ప్రతి చోట. మానవులు ఒకరిని ఒకరు గాయపరచుకోవడానికి పరచడానికి ప్రోత్సహించే న్యాయం ఏమిటో నాకు అర్థం అవ్వదు. మానవులు ఒకరినొకరు గాయపరచడానికి ప్రోత్సహించే న్యాయం ఏమిటో నాకు అర్థం అవ్వదు. అన్ని ప్రాణులు ఒకే గాలిని పీలుస్తున్నాయని వాళ్ళు ఎలా మర్చిపోగలుగుతున్నారు? వాళ్ళు ఎలా కృతజ్ఞతగా అవుతున్నారు? అన్ని ప్రాణులు అందరికీ సమానంగా ప్రాణాయాన్ని ప్రసాదిస్తున్న ఒకే తండ్రి బిడ్డని ఎలా మర్చిపోతున్నారు? ఈ హింస ఎక్కడి నుండి వస్తున్నది? ఒకరినొకరు అంతం చేసుకోవడానికి పురికెలిపే శక్తి ఏమిటి? ఏ జవాబు రాక నేను మౌనంలోకి తిరిగి వెళ్ళిపోతాను. మానవులు ఇంకా సౌహార్దంతో జీవించే పద్ధతిని నిజంగా కనుగొనలేదనే నిర్ణయానికి నేను వచ్చాను. ప్రేమ జాలి దయ మనమంతా ఒకటే అన్న భావన లేకపోవడమే హింస. ఆశ్చర్య వ్యక్తులను నీచమైన నేరాలు చేసేటట్టు ప్రోత్సహిస్తుంది. ఇతరులను చంపడం మనం ఏ చెట్టు భాగమో ఆ చెట్టుని నరికివేస్తున్నట్టు ఉంటుంది.